గుట్ట బాన్సువాడ మల్లి చెందుని బాల్ కొప్పులోన పెట్టుకొస్తిని నల్లగొండ నాగమల్లిని నీకు నాజుకంత ఇవ్వవస్తిని పొద్దు తంది మరి పోరగాడ జల్ది రాలలాలా గుడ లంబడి పిల్ల రంబందిరో పంజారోడ సర్సంగిట ఆడుకోమలా సాటుందిరో పంజా గుడ్డ నల్లగొండ నాగమల్లిని నీకు నాజుకంత ఇవ్వవస్తిని.